కృష్ణ యజుర్వేదాంతర్గత 20 బ్రహ్మ విద్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. స్వావిద్యాతత్కార్యజాతం యద్విద్యాపహ్నవం గతం తద్ధంస విద్యానిష్పన్నం రామచంద్రపదం భజే. శ్లోక స్వావిద్యా స్వనవిద్యా తత్కార్యజాతం యత్ విద్యా అపహ్నవం గతం తత్ హంస విద్యానిష్పన్నం రామచంద్రపదం భజే. అపహ్నవ దాచి ఉంచు, కప్పివేయు, మరుగుపరచు. ఏ స్వకీయ అవిద్య అద్దాని కార్యజాలములు ఆత్మవిద్యను కప్పి దాచి ఉంచినాయో అట్టి మరుగున పడిన హంస విద్య లేక సోహం జ్ఞానము వికసించుటకై శ్రీరామచంద్ర ప్రభువు పాద పద్మములను శరణు వేడుచున్నాము. ప్రసాదాద్బ్రహ్మణస్తస్య విష్ణోరద్భుతకర్మణ రహస్యం బ్రహ్మవిద్యాయా ధ్రువాగ్నిం సంప్రచక్షతే. 1:01 ఓం. ప్రసాదాద్బ్రహ్మణః తస్య విష్ణోః అద్భుతకర్మణః రహస్యం బ్రహ్మవిద్యాయా ధ్రువాగ్నేః సంప్రచక్షతే. ఓం. సంజ్ఞాత్మకుడగు పరమాత్మకు నమస్కరిస్తూ, ధ్రువాగ్ని అనే బ్రహ్మతత్వజుడు అద్భుతమైన కర్మలను బ్రహ్మజ్ఞాన సముపార్జన సాధనములు విజయవంతముగా నిర్వర్తించినవారే విష్ణు అనుగ్రహముచే రహస్యమగు బ్రహ్మవిద్యను ఈ విధంగా ప్రవచించుచున్నారు, చాటి చెప్పుచున్నారు. శ్రీ ధ్రువాగ్ని గురువరేణిలచే ప్రవచించబడిన రహస్యమగు బ్రహ్మవిద్యా దర్శనము. ఓం. ఇత్యేకాక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మవాదిభ్యః శరీరం తస్య వక్ష్యామి స్థానం కాలత్రయం తథా. 2:02 ఓం. ఇతి ఏక అక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మవాదిభ్యః శరీరం తస్య వక్ష్యామి స్థానం కాలత్రయం తథా. బ్రహ్మవాదులగు మహనీయులు దేనిని ఓం అను అక్షరముచే ఏకము, యూనిటీ అక్షరము, చెంజ్లేస్ క్షరము లేక నాశనము లేనిది అగు బ్రహ్మము యొక్క శరీరము ఫిజికల్ ఫర్మ్ స్థానము ఇట్స్ ప్లేస్మెంట్ భూత వర్తమాన భవిష్యత్ త్రికాల విశేషము ఇట్స్ టైం గురించి ఎలుగెత్తి చెప్పుచున్నారో అట్టి బ్రహ్మము లేక ఆత్మ గురించి ఇప్పుడు మనము సత్సంగపూర్వకంగా విచారణ చేస్తున్నాము. తత్ర దేవాస్త్రయః ప్రోక్తా లోకా వేదాస్త్రయోగ్నయ తిస్రో మాత్రార్ధమాత్రా చాత్ర్యక్షరస్య శివస్యతు. 3:03 తత్ర దేవాహత్రయః ప్రోక్తా లోకా వేదాహత్రయో అగ్నేయః తిస్రో మాత్ర అర్ధమాత్రా చాత్ర్యక్షరస్య శివస్యతు. ఆత్మేందు త్రిదేవతలు సృష్టి స్థితి లయకారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూపాతాళ స్వర్గములనబడు త్రిలోకములు రోక్ యజుర్సామవేదములనబడే త్రివేదములు త్రిగ్నులు త్రిమాత్రలు అంతేకాకుండా 4వది అగు అర్ధమాత్ర ఇంకా త్ర్యక్షరములు వేంచేసినవై శివస్వరూపంగా విరాజిల్లుచున్నాయి. ఋగ్వేదో గార్హపత్యం చ పృథివీ బ్రహ్మ ఏవ చ ఆకారస్య శరీరం తు వ్యాఖ్యాతం బ్రహ్మవాదిభ్యః. 4:04 ఋగ్వేదో గార్హపత్యం చ పృథివీ బ్రహ్మేవ చ ఆకారస్య శరీరం తు వ్యాఖ్యాతం బ్రహ్మవాదిభ్యః. ఇంకా బ్రహ్మవాదులచే ప్రణవము ఓం ఈ తీరుగా వ్యాఖ్యానింపబడుచున్నది. అకార ఉకార మకారములలో 1 అకారము ఋగ్వేదముగా గార్హపత్యాగ్నిగా పృథివిగా సృష్టికర్తయగు బ్రహ్మదైవముగా ఉపాసిస్తున్నారు. ఇవన్నీ అకారము యొక్క శరీరము సృష్టించుచున్న బ్రహ్మదేవ ప్రజ్ఞే పరమాత్మ. యజుర్వేదోంతరిక్షం చ దక్షిణాగ్నిస్తథైవ చ విష్ణుశ్చ భగవాన్ దేవ ఉకారః పరికీర్తితః. 5:05 యజుర్వేదో అంతరిక్షం చ దక్షిణాగ్నేః తథైవ చ విష్ణుశ్చ భగవాన్ దేవః ఉకారః పరికీర్తితః. రెండు, ఉకారము యజుర్వేదముగాను అంతరిక్షముగాను దక్షిణాగ్ని అస్థితికారుడగు విష్ణుభగవానుడు దైవముగాను పరికీర్తించబడుచున్నది. ఈ సమస్తమును పరిపోషిస్తూ స్థితింపజేచున్న విష్ణుదేవ ప్రజ్ఞయే పరమాత్మ. సామవేదస్తథా ద్యౌశ్చాహవనీయస్తథైవ చ ఈశ్వరః పరమో దేవో మకారః పరికీర్తితః. ఆరు సున్నా ఆరు, సామవేదః తథా ద్యౌశ్చ ఆహవనీయః తథైవ చ ఈశ్వరః పరమో దేవో మకారః పరికీర్తితః. మూడు, మకారము సామవేదముగాను దివ్య దేవత లోకముగాను అహవనీయగ్నిగాను ఈశ్వరుడు పరమోదేవముగాను అభివర్ణించబడుచున్నది, ఉపాసించబడుతోంది. ఈ సమస్తము తనయందు కలిగియుంది, తానే అయి ఉన్న ఈశ్వరుడే పరమాత్మ. సూర్యమండలమధ్యేథాహ్యకారః శంఖమధ్యగః ఉకారశ్చంద్రసంకాశస్తస్య మధ్యే వ్యవస్థితః. ఏడు సున్నా ఏడు, సూర్యమండలమధ్యే అథ హి అకారః శంఖమధ్యగః ఉకారః చంద్రసంకాశః తస్య మధ్యే వ్యవస్థితః. స్థానోపాసన. అకారమును సూర్యతేజస్సును సూర్యమండల మధ్యస్థముగాను శంఖము మధ్యస్థముగాను దర్శనం చేస్తున్నారు, ఉపాసిస్తున్నారు. ఉకారమును చంద్రప్రకాశరూపముగాను చంద్రమండల మధ్యస్థముగాను వ్యవస్థితమై ఉన్నట్లు దర్శిస్తూ ఉపాసిస్తున్నారు. మకారస్త్వగ్ని సంకాశో విధుమో విద్యుతోపమః తిస్రో మాత్రాస్తథా జ్నేయ సోమసూర్యాగ్నరూపిణ. ఎనిమిది సున్నా ఎనిమిది, మకారస్తు అగ్ని సంకాశో విధుమో విద్యుతోపమః తిస్రో మాత్రాః తథా జ్నేయాః సోమసూర్యాగ్ని రూపిణః. మకార పొగలేని అగ్నితేజస్సునందు మెరుపునందు దర్శనం ఉపాసన చేస్తున్నారు. ఈ విధంగా ప్రణవమగు ఆత్మను చంద్రుడు సూర్యుడుగ్ని రూపములతో త్రిసోమాత్రముగా దర్శిస్తూ ఉపాసిస్తున్నారు. శిఖాతు దీపసంకాశ తస్మిన్నుపరి వర్తతే అర్ధమాత్ర తథా జ్నేయ ప్రణవస్యోపరి స్థిత. తొమ్మిది సున్నా తొమ్మిది, శిఖాతు దీపసంకాశ తస్మిన్ను పరివర్తతే అర్ధమాత్ర తథా జ్నేయ ప్రణవస్య ఉపరి స్థిత. అర్ధమాత్ర దీపము యొక్క పైన శిఖ వంటిది, ప్రణవము అర్ధమాత్ర యొక్క ఉపరిస్థానమున ఉన్నట్టిది అర్ధమాత్ర. పద్మసూత్రనిభ సూక్ష్మ శిఖ సా దృశ్యతే పర సా నాడీ సూర్యసంకాశ సూర్యం భిత్వా తథాపరా. పది పది, పద్మసూత్రనిభ సూక్ష్మ శిఖ సా దృశ్యతే పర సా నాడీ సూర్యసంకాశ సూర్యం భిత్వా తథాపర. అట్టి ఔ మత్ ఓం సంజార్థమగు ప్రణవము ఆత్మ తామరకాడలోని తూడులోని తంతువు దారము వలె సూక్ష్మమైనది. సూక్ష్మముగు అగ్నిశిఖ యొక్క ఊర్ధ్వభాగము వంటిది, సూర్యతేజస్సు వంటిది, సూర్యమండలమును కూడా అధిగమించినట్టిది, సర్వమునకు పరము ఆవలా ఉన్నట్టిది, కేవలమై ప్రకాశించుచున్నట్టిది. ద్విసప్తతి సహస్రాణి నాడీం భిత్వా చ మూర్ధని వరదః సర్వభూతానాం సర్వం వ్యాప్యావతిష్ఠతి. పదకొండు పదకొండు, ద్విసప్తతి సహస్రాణి డెబ్బై రెండు వేలు నాడీం భిత్వా చ మూర్ధని వరదః సర్వభూతానాం సర్వం వ్యాప్యావతిష్ఠతే. ఆత్మా హృదయము నుండి బయల్వెడలు డెబ్బై రెండు వేలు నాడులను అధిగమించినట్టి మూర్ధ ఫోర్ఫెస్ స్థానము. సర్వజీవులకు అభయప్రదాత అయి సర్వులయందు సర్వదా అవతిష్ఠితమై ఆక్రమించుకొనినదే ఉన్నట్టిది. కాంస్య ఘంటానినాదస్తు యథా లీయతి శాంతయే ఓంకారస్తు తథా యోజ్యః శాంతయే సర్వమిచ్ఛత. పన్నెండు పన్నెండు, కాంస్య ఘంట నినాదస్తు యథా లీయత శాంతయే ఓంకారస్తు తథా యోజ్యః శాంతయే సర్వం ఇచ్ఛత. ఏ విధంగా అయితే కంచుగంట యొక్క టన్ నాదము క్రమంగా శాంతముగా శాంతము సైలెన్స్ నందు లీనమగుచున్నదో ఆ తీరుగా సర్వ విశేషములు చివరికి ఓంకార రూపమగు ఆత్మయందే సశాంతిస్తున్నాయి, ఓంకారమునకు అభిన్నంగా దర్శింపబడుచున్నాయి. యస్మిన్ విలీయతే శబ్దస్తత్పరం బ్రహ్మ గీయతే, ధియం హి లీయతే బ్రహ్మ సోముతత్వాయ కల్పతే. 13 యస్మిన్ తు సలీయతే శబ్దః తత్పరం బ్రహ్మ గీయతే, ధియం హి లీయతే బ్రహ్మ సో అమృతత్వాయ కల్పతే. ఓం అను శబ్దమును ఉచ్చరించిన తరువాత ఆ శబ్దము సౌండ్ ఎందులో లీనమగుచున్నదో సర్వము ఎందులో లీనము అగుచు నాయో అదియే పరబ్రహ్మము. నటించుచున్నప్పటి పాత్ర వ్యవహారములన్నీ నటుని నటన చాతుర్యమునందు లీనమగు తీరుగా బుద్ధిని బ్రహ్మమునందు తిరిగి లీనము చేయు అభ్యాసి అమృతత్వమును సంతరించుకొనుచున్నాడు. వాయుః ప్రాణస్తథాకాశస్త్రివిధో జీవసంజ్ఞకః స జీవః ప్రాణ ఇత్యుక్తో వాలాగ్రసత కల్పిత. 14 వాయుః ప్రాణః తథా ఆకాశః త్రివిధో జీవసంజ్ఞకః స జీవః ప్రాణ ఇత్యుక్తో వాలాగ్రసత కల్పితః. జీవము 1, వాయువు చలనము 2, ప్రాణము శక్తి 3, ఆకాశము అవకాశము ప్లేస్మెంట్ అను మూడింటి మేళనము. 100 కొలది క్రేశాగ్రములలో జీవనాడులలో ప్రవహించు శక్తి యొక్క సంప్రదర్శనమే ప్రాణశక్తి. నాభిస్థానే స్థితం విశ్వం శుద్ధతత్వం సునిర్మలం. ఆదిత్యమివ దీప్యంతం రశ్మిభిశ్చాఖిలం శివం. 15 నాభిస్థానే స్థితం విశ్వం శుద్ధతత్వం సునిర్మలం ఆదిత్యమివ దీప్యంతం రశ్మిభిశ్చ అఖిలం శివం. అట్టి ప్రాణశక్తి నాభీ బొడ్డు స్థానమునందు విశ్వరూపంగా కేంద్రీకృతమై సంస్థితమైయున్నది. విశ్వమంతా నిండియుండి విశ్వాత్మకమైనది సునిర్మలమైనది. సూర్యకిరణముల వెలుగు అంతటా విరజిమ్మనవగుచు అన్నిటినీ వెలిగించుతీరుగా ఆ ప్రాణశక్తి సర్వము వెలిగించుచు ఆనందప్రదము చేయుచున్నది. సకారం చహకారం చ జీవో జపతి సర్వదా. నాభిరంధ్రాద్వినిష్క్రాంతం విషయవ్యాప్తివర్జితం. 16 సకారం చహకారం చ జీవో జపతి సర్వదా నాభిరంధ్రాత్ వినిష్క్రాంతం విషయవ్యాప్తివర్జితం. స సో హా హం ఈ జీవుడు సో అను శబ్దముచే ఊపిరిపీచుచు హం అని వదలుచు ప్రాణశక్తిచే సోహం జపము ఎల్లప్పుడూ అసంకల్పితముగా చేయుచునే ఉన్నాడు. అట్టి ప్రాణచలనము నాభిరంధ్రము నుండి బయల్వెడలుచున్నది. విషయములకు సంబంధము లేనట్టిది అనగా విషయములకు మునుముందే ప్రాణశక్తి ఉన్నది. తేనేదం నిష్కలం విద్యాక్షీరాత్ సత్పిర్యథా తథా కారణేనాత్మన యుక్తః ప్రాణయమైశ్చ పంచభ్యః. 17 తేన ఇదం నిష్కలం విద్యాత్ క్షీరాత్ సర్ప్యః యథా తథా కారణేన ఆత్మన యుక్తః ప్రాణాయామైశ్చ పంచభ్యః. ఏ విధంగా అయితే పాలయందు నెయ్యి ఘీ అంతటా నిండి ఏర్పడి ఉన్నదో ఆ విధంగా నిష్కళముగా ఆత్మచేత ఈ జగత్తంతా నిండినదయ్యున్నది. పంచ ప్రాణాయామములతో ప్రాణంపానవ్యానుదాన సమానములతో భౌతిక దేహమునందు ప్రాణశక్తి సంచరిస్తూ సంచారణము కలిగి ఉంటూనే తమ యొక్క కారణతత్వమగు ఆత్మను ఆశ్రయించి ఉంటున్నాయి. చతుష్కళా సమాయుక్తో భ్రామ్యతే చ హృదిస్థితః గోళకస్తు యదా దేహే క్షీరదండేన వాహతః. 18 చతుష్కళా సమాయుక్తో అహ్రామ్యతే చ హృది స్థితః. గోళకస్తు యదా దేహే క్షీరదండేన వాహతం. ప్రాణము తన యొక్క నాలుగు కళలతో స్థిర అచంచల పూరకరచక కుంభకయుక్తంగా హృదయమునందు ఇంద హార్ట్ తిరుగాడుచూ ఉన్నది. గొల్లకవ్వము పెరుగులో తిరుగాడు విధంగా చేతితో కొట్టబడిన బంతివలే ప్రాణములు నిరంతరము దేహమునందు తిరుగాడుచున్నాయి. ఏతస్మిన్వసతే శీఘ్రమ విశ్రాంతం మహాఖగః. యావన్నిశ్వసితో జీవస్తావన్నిష్కలతాం గతః. 19 ఏతస్మిన్ వసతే శీఘ్రం అవిశ్రామం మహాఖగః. యావత్ నిశ్వసితో జీవః తావత్ నిష్కళతాం గతః. హంస సోహం అను ప్రాణచైతన్యము ఊపిరిపీల్చి వదలు ప్రక్రియ రూపంగా దేహములో చేతన రూపమై అవిశ్రాంతంగా తిరుగాడుచున్నది. ఎంతెంత సమయమైతే ఈ జీవుడు నిష్కళితుడయ్యే అసంకల్పితంగా గాలిని పీలుస్తూ నిశ్వసితుడై ఉంటాడో అంతవరకు మాత్రమే జీవనము కొనసాగించగలుగుతూ ఉంటాడు. నభస్థం నిష్కలం ధ్యాత్వా ముచ్యతే భవబంధనాత్. అనాహతధ్వనీతం హంసం యో వేద హృద్గతం. 20 స్వప్రకాశచిదానందం సహంస ఇతి గీయతే. రేచకం పూరకం ముక్త్వా కుంభకేన స్థితః సుధీః. 21 నభస్థం నిష్కళం ధ్యాత్వా ముచ్యతే భవబంధనాత్ అనాహతధ్వనీతం హంసం యో వేద హృత్తతం హృద్గతం. 21 స్వప్రకాశ చిదానందం సహంస ఇతి గీయతే. రేచకం పూరకం ముక్త్వా కుంభకేన స్థితః సుధీయః. హృదయాకాశమునందు నిష్కళత్వమును అసంకల్పిత ప్రాణచలనమును గమనిస్తూ ధ్యానము చేయుటచే ఈ జీవుడు భవబంధముల నుండి ఈ ఇంద్రియ ప్రపంచము నిజంగానే ఉన్నది అను నమ్మికలచే ఏర్పడుచున్న బంధముల నుండి విడబడుచున్నాడు. అనాహతము ప్రాణస్పందనకు ప్రారంభ స్థానమగు హృదయాకాశము నందు వ్యాపించియుంటున్నదై సోహం అను ప్రాణశక్తి యొక్క స్పందనల శబ్దమును తెలుసుకుంటున్న యోగి ప్రాణేశ్వర స్వరూపమగు స్వస్వరూప స్వయం ప్రకాశ చిదానందమును సిద్ధించుకొని అనుభవమునకు తెచ్చుకొని హంస అని స్తుతించబడుచున్నాడు. సోహం సోహం సోహం. ఏ బుద్ధిమంతుడైతే రేచకమును గాలి బయటకు వదలు మార్గమును పూరకమును గాలిలోకి ప్రవేశించు మార్గమును నిరోధించి కుంభకము గాలిని దేహమునందు స్థిరముగా ఉంచు విధిని అభ్యసిస్తూ ఉంటాడు అట్టివాడు హంసయోగమును ఎరిగినవాడు. హంసయోగి సోహంను స్వాభావికంగా సిద్ధించుకొనుచున్నాడు. నాభికందే సమోకృత్వా ప్రాణపానో సమాహితః. మస్తకస్థామూతాస్వాదం పీత్వా ధ్యానేన సాదరం. 22 దీపాకారం మహాదేవం జ్వలంతం నాభిమధ్యమే. అభిషిచ్యాము తేనేవ హంస హంసేతి యో జపేత్. 23 నాభికందే సమోకృత్వా ప్రాణనపానో సమాహితః. మస్తకస్య అమూతా ఆస్వాదం పీత్వా ధ్యానేన సాదరం. 23 దీపాకారం మహాదేవం జ్వలంతం నాభి మధ్యమే అభిషిచ్య అమూతేనైవ హంస హంస ఇతి యోజపేత్. నాభి బొడ్డు ప్రదేశమునందు ప్రాణ అపానములను సమస్థితీయందు ధారణ చేస్తూ ధ్యాసను మస్తకము ఫోర్ఫెస్ నందు నిలిపి ధ్యానపరుడై సాదరముగా బ్రహ్మరంధ్రము నుండి జాలువాడు అమృతధారను త్రాగుచు ప్రపంచపు మార్పు చేర్పులకు సంబంధించని కేవల స్వస్వరూపమును ఆస్వాదిస్తూ స్వానుభవి అగుచు అట్టి అమృతధారతో నాభి బొడ్డు మధ్యప్రదేశములో దీపాకారుడై ప్రకాశించుచున్న మహాదేవుని అభిషేకించుచు హంస హంస సోహం సోహం అని జపిస్తూ ఉంటాడు. అట్టివాని బుద్ధిని జర వార్ధక్య మరణదోషములు స్పృశించజాలవు. జరామరణరోగాది న తస్య భూవి విద్యతే. ఏవం దినే దినే కుర్యాదనిమాది విభూతయే 24. ఈశ్వరత్వమవాప్నోతి సదాభ్యాసరతః పుమాన్ బహవో నైకమార్గేణ ప్రాప్త నిత్యత్వమాగతాః 25. 24. జరామరణ రోగాది న తస్య భువి విద్యతే ఏవం దినే దినే కుర్యాత్ అనిమాది విభూతయే 25. ఈశ్వరత్వం అవాప్నోతి సదా అభ్యాసరతః పుమాన్ బహవో అనేక మార్గేణ ప్రాప్త నిత్యత్వం ఆగతాః యోగి పై విధంగా ప్రతిరోజు అభ్యసించుటచే అనిమ మొదలైన అష్టాంగ యోగములను సిద్ధింపజేసుకొనగలడు. అట్టివాడు ఇతఃపూర్వపు ఇప్పటి ఇక ముందటి దేహపరంపరలలో ప్రదర్శితమగుచున్న నేనైన నేను అను రూపముగల ఈశ్వరత్వమును సిద్ధింపజేసుకుంటున్నాడు. అనేకమంది అనేక మార్గములలో దేహముల రాకపోకలకు సంబంధించని నేనైన నేను అనే రూపముగల ఈశ్వరత్వము అయినట్టి నిత్యత్వము సంపాదించుకోవటం జరుగుతోంది. అయితే అట్టి నిత్యత్వ ఈశ్వరత్వ సాధనలలో హంసవిద్యను మించిన అమృతత్వ నిత్యత్వ సిద్ధి విధానము సులభము, మధురమైనది మరొకటి లేదు. హంసవిద్యామూతే లోకే నాస్తి నిత్యత్వ సాధనం. యో దదాతి మహావిద్యాం హంసాఖ్యాం పారమేశ్వరీం 26. తస్య దాస్యం సదా కుర్యాత్ ప్రజ్ఞా పరయా సహ శుభం వా శుభమన్యద్వా యదుక్తం గురుణా భువి 27. తత్కుర్యాదవిచారేణ శిష్యః సంతోష సంయుతః హంసవిద్యామిమాం లబ్ధ్వా గురుశుశ్రూషయా నరః 28. ఆత్మానమాత్మనా సాక్షాద్ బ్రహ్మ బుద్ధ్వా సునిశ్చలం దేహజాత్యాది సంబంధాన్వణాశ్రమసమన్వితాన్ 29. వేదశాస్త్రాణి చాన్యాని పదపాంసుమివ త్యజేత్ 26. హంస విద్య అమృతే లోకే అన్యో నాస్తి నిత్యత్వ సాధనం యో దదాతి మహావిద్యాం హంసాఖ్యాం పరమేశ్వ రీరం 27. తస్య దాస్యం సదా కుర్యాత్ ప్రజ్ఞయ పరయా సహ శుభం వా అశుభమన్యత్వా యత్ ఉక్తం గురుణా భువి 28. తత్ కుర్యాత్ అవిచారేణ శిష్యః సంతోష సంయుతః హంస విద్యాం ఇమాం లబ్ధ్వా గురుశుశ్రూషయా నరః 29. ఆత్మానం ఆత్మనా సాక్షాత్ బ్రహ్మ బుధ్వా సునిశ్చలం దేహజాతి ఆది సంబంధాః సర్వవర్ణాశ్రమ సమన్వితాన్ 30. వేదశాస్త్రాణి చ అన్యాని పాదపాంసుమివ త్యజేత్ ఏ గురువైతే తన శిష్యునకు హంస అనబడే పరమేశ్వర సంబంధమైన విద్యను ప్రసాదిస్తాడో అట్టి ప్రదాతకు ఉత్తమ బుద్ధితో పరమేశ్వర భావనలో దాస్యము చేయాలి. హంస యోగ ప్రదాతయగు సద్గురువును ఆశ్రయించాలి, సేవించాలి, పూజించాలి. గురుముఖత బోధించబడినది శుభమైన అశుభమైన కూడా అది చివరికి శిష్యునికి ఉత్తమము శ్రేయోదాయకము సిద్ధిప్రదము అగుచున్నది. అందుచేత గురువు సూచించిన అభ్యాసమును చూపించిన మార్గమును ఇది ఏమిటి, ఎందుకు అది ఇట్లా అని వెనుక ముందు చూడకుండా శిష్యుడు సంతోషంగా నిర్వర్తించటమే ఆ శిష్యునకు శుభప్రదము. గురుశుశ్రూషచే ప్రాణనపాన సమస్థితి రూపమగు హంస విద్యను పొంది అభ్యాసబలంతో క్రమంగా ఆత్మతో ఆత్మను సాక్షాత్ బ్రహ్మముగా సునిశ్చలము నిశ్చితము అయిన రీతిగా బుద్ధితో ఎరిగి ఇక ఆపై దేహంతో సంబంధమును దేహములకు చెందిన జాతి మొదలైన సర్వభేదములను సర్వవర్ణ ఆశ్రమ భేదములను వేద శాస్త్ర నియమ మీమాంసములను ఇవన్నీ కూడా పాదములకు అంటిన ధూళితో సమానంగా త్యజించినవాడే ఉండాలి, కడిగి వేసుకోవాలి. గురుభక్తిం సదా కుర్యాత్ శ్రేయసే భూయసే నరః ముప్పే గురురేవ హరేహ సాక్షాన్నాన్య ఇత్యబ్రవీత్ శృతి ముప్పే ఒక్క శృత్యా యదుక్తం పరమార్థమేవ తత్సంశయో నాత్ర తతః సమస్తం శృత్యా విరోధే న భవేత్ ప్రమాణం భవేదనర్థాయ వినా ప్రమాణం ముప్పే రెండు గురుభక్తిం సదా కుర్యాత్ శ్రేయసే భూయసే నరః గురుః ఏవ హరేః సాక్షాత్ నాన్యః ఇతి బ్రవీత్ శృతయః శృత్యా యత్ ఉక్తం పరమార్థమేవ తత్ సంశయో నాత్ర తతః సమస్తం శృత్యా విరోధే న భవేత్ ప్రమాణం భవేత్ అనర్థాయ వినా ప్రమాణం ఆత్మశ్రేయస్సు కలుగజేయు హంసవిద్యచే ఆత్మతో మమేకము కోరుకొనువాడు గురువు పట్ల ఆత్మదేవునితో సమానంగా ఎల్లప్పుడూ గురుభక్తిని కలిగి ఉండాలి. గురువు సాక్షాత్ విష్ణువే, వేరుకాదు అని శృతులు నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆ విధంగా శృతులు చెప్పునది పరమార్థమే. ఇట్ ఈస్ ద హైయెస్ట్ మీనింగ్, సంశయమే లేదు. శృతులు చెప్పినదే ప్రమాణము, శృతులకు విరోధమైనది అప్రమాణము. శృతులకు విరోధమైనది అనర్థమునకే అయి ఉన్నది, శృత్యర్థమునకు వేదపరమార్థమునకు సానుకూల్యమే ఉంటేనే అది స్వీకారయోగ్యము. దేహస్థః సకలో జ్ఞేయో నిష్కలో దేహవర్జితః ఆప్తోపదేశగమ్యోసౌ సర్వతః సమవస్థితః ముప్పే మూడు. సకల నిష్కళములు ముప్పే ఒక్క. దేహస్థః సకలో జ్ఞేయో నిష్కళో దేహవర్జితః ఆప్త ఉపదేశగమ్యో అసౌ సర్వతః సమవత్ స్థితః. హంసహంస అను మంత్రముచే దేహపరిధులను దాటి దేహి తత్వములో ప్రవేశించాలి. దేహతత్వము సకళము, దేహాతీతమగు దేహిత్వము నిష్కళము. దేహముతో ఏర్పడే జాతి ఆశ్రమ బంధుపరిమితత్వమునకు సంకుచిత్వమునకు పరిమితమై ఉండటము సకళము దోషసమేతము. దేహమున దాటివేయటము నిష్కళుడవై దేహితుడవై ఉండుము. దేహితత్వమును ఆప్త ఉపదేశముచే ఎరిగినవాడు దేహిగా అంతటా ఉన్నవాడుగా ఆగుచున్నాడు. సకల నిష్కళములను ఏకము చేయుచున్నాడు. హంసహంసేతి యో బ్రూయాద్ధంసో బ్రహ్మ హర్యః శివః. గురువక్త్రాత్తు లభ్యేత ప్రత్యక్షం సర్వతోముఖం ముప్పే నాలుగు. తిలేషు చ యథా తైలం పుష్పే గంధ ఇవాశ్రితః పురుషస్య శరీరేస్మిన్ స బాహ్యాభ్యంతరే తథా ముప్పే ఐదు. ఉల్కాహస్తో యథాలోకే ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్ ముప్పే ఆరు. ముప్పే రెండు. హంస హంస ఇతి యో బ్రూయాత్ హంసో నామ హర్యః శివః. గురువక్త్రాత్తు లభ్యేత ప్రత్యక్షం సర్వతోముఖం ముప్పే మూడు. తిలేషు చ యథా తైలం పుష్పే గంధ ఇవ ఆశ్రితః పురుషస్య శరీరే అస్మిన్ తు స బాహ్య అభ్యంతరే తథా ఉల్కా హస్తో యథా లోకే ద్రవ్యం ఆలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయం ఆలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్. హంస హంససోహం అని దేనిని అంటున్నారో అట్టి హంస అనగా సాక్షాత్ హర్యే, సాక్షాత్ శివభగవానుడే. అట్టి హంస ఏ ప్రత్యక్షమయ్యున్న ఈ జగత్ దృశ్యమంతా కూడా ఇది గురుముఖతః సుస్పష్టమవగలదు. నేను ఎవరు పను శిష్య ప్రశ్నకు సద్గురు సమాధానము, ఈ దృశ్య జగత్తు ఎందులో ఉన్నదో అది నీవే. నీవే విశ్వముగా ప్రత్యక్షమై సర్వతోముఖుడవై ఉన్నావు అని. ఆత్మ ఏ రూపంగా ఎక్కడ వేంచేసి ఉన్నది, అనేక అసంఖ్యాక నువ్వు గింజలన్నిటిలో తైలము ఉండి ఉన్నట్లుగా, అనేక పుష్పములలో పుష్పసుగంధము ఆశ్రయించి ఉన్నట్లు, ఆత్మ ఈ జీవునికి అనుభూతమగుచున్న బాహ్య అభ్యంతరములలో సర్వాత్మకంగా సంప్రదర్శనమయ్యున్నది. ఒకాయన చీకటి గదిలో విలువైన ద్రవ్యమును ఉదా రత్నముగాని ధనముగాని దాచిన చోటు గుర్తించి తేవటానికే దీపము వెలిగించాడు. చీకటి గదిలో ఆ విలువైన వస్తువును జేబులో పెట్టుకుని బయట వెలుతురులోకి వచ్చాడు. అటు తరువాత ఆ దీపమును వదలి ద్రవ్యమును వెంట ఉంచుకుంటాడేగాని సూర్యుని వెలుగులో దీపము అట్టబెట్టుకోడు కదా. అట్లాగే జ్ఞానముచే జ్ఞేయము ఆత్మ యొక్క అవలోకనము అయిన తరువాత అట్టి జ్ఞానిచే జ్ఞాన విశేషణ సమాచారమంతా పరిత్యజించివేయబడుచున్నది. పుష్పవత్సకలం విద్యాద్గంధస్తస్యతు నిష్కలః, వృక్షస్తు సకలం విద్యాఛాయాతస్యతు నిష్కలా. 37. నిష్కలః సకలో భావః సర్వత్రైవ వ్యవస్థితః, ఉపాయః సకలస్తద్వదుపేయశ్చైవ నిష్కలః. 38. సకలే సకలో భావో నిష్కలే నిష్కలస్తథ. 34. పుష్పవత్ సకలం విద్యాత్ గంధః తస్యతు నిష్కళః, వృక్షస్తు సకలం విద్యాత్ ఛాయా తస్యతు నిష్కళ. 35. సకలో భావః సర్వత్రైవ వ్యవస్థితః, ఉపాయః సకలః తద్వత్ ఉపేయశ్చైవ నిష్కళః. సకలే సకలో భావో నిష్కళే నిష్కళః తథ. ఈ దృశ్య ప్రపంచరూప సకలము పుష్పము వంటిది అయితే ఆత్మ నిష్కళము వాసన వంటిది, కలము ఈ దృశ్య ప్రపంచము వృక్షము వంటిది అగుచుండగా నిష్కళము ఆత్మ ఆ వృక్ష ఛాయ వంటిది. నిష్కళము సకళము పరము ఇహము భావరూపముగా సర్వత్రా వ్యవస్థితమయ్యున్నది. పురుష ప్రకృతులు కలిసియే ఉంటాయి. ఉపాదానము ఇవ్వబడినది సకళము అన్యము దృశ్య విభాగము అయి ఉండగా ఉపాదేయము ఇచ్చుచున్నది నిష్కళము బ్రహ్మమే. సకలము అగు జగద్భావన జగద్భావనయందే ఉండగా నిష్కళమగు ఆత్మాత్మయందే ఏర్పడినదే ఉన్నది. ఏకమాత్రో ద్విమాత్రశ్చ త్రిమాత్రశ్చైవ భేదతః. 39. అర్ధమాత్ర పరా జ్ఞేయ తత ఊర్ధ్వం పరాత్పరం, పంచధా పంచదైవత్యం సకలం పరిపఠ్యతే. 40. 35. ఏకమాత్రో ద్విమాత్రశ్చ త్రిమాత్రశ్చైవ భేదతః అర్ధమాత్ర పరా జ్ఞేయ తత ఊర్ధ్వం పరాత్పరం, పంచధా పంచదైవత్యం పంచదైవత్వం సకళం పరిపఠ్యతే. 1. ఆ ఏకమాత్ర, 2. ఉద్విమాత్ర, 3. మత్రిమాత్ర అని ఓం నందు వేరు వేరు మాత్రలు. ఈ కనబడేదంతా ఆకార పురుషుడు ఎక్స్పీరియన్సాతో నిండి ఉన్నది. ఉమా ప్రకృతి దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ పురుషునికి పరమైనది. 4. అమలకు ఆవల దాటిపోయి అర్ధమాత్ర 4వది. ఆ మూడింటియందు అంతరమై అంతర్లీనమై ఉన్నది. జ్ఞేయము దృక్ అను పేర్లతో చెప్పబడినది. 5. పరాత్పరం 5వది. అర్ధమాత్రకు ఇంకను ఆవల పరాత్పరము కేవల స్వరూపము సకలము అన్య అనుభవము పొందుచున్నదే ఉన్నది. బ్రహ్మణో హృదయస్థానం కంటే విష్ణుః సమాశ్రితః, తాలుమధ్యే స్థితో రుద్రో లలాటస్థో మహేశ్వరః. 41. నాసాగ్రే అచ్యుతం విద్యాత్స్యాంతే తు పరం పదం, పరత్వాత్తు పరం నాస్తిత్యేవం శాస్త్రస్య నిర్ణయః. 42. 36. బ్రహ్మణో హృదయం స్థానం కంఠే విష్ణుః సమాశ్రితః, తాలుమధ్యే స్థితో రుద్రో లలాటస్థో మహేశ్వరః. 42. అచ్యుతం విద్యాత్ తస్య అంతేతు పరం పదం, పరత్వాత్తు పదం నాస్తి. ఇత్యేవం శాస్త్రస్య నిర్ణయః. ఒకటి, హృదయస్థానమును సృష్టికర్త యగు చతుర్ముఖ బ్రహ్మ ఆశ్రయించి ఉన్నారు. రెండు, కంఠస్థానమును స్థితికారుడగు విష్ణువు సమాశ్రయించి ఉన్నారు. మూడు, తాలువు దవడ మధ్యస్థానమును లయకారుడగు రుద్రుడు స్థితి కలిగి ఉన్నాడు. నాలుగు, లలాటము నుదురు నొసలు ఫోర్ఫెస్ మధ్యగా మహేశ్వరుడు వేయించేసియున్నారు. ఐదు, ముక్కుకు ఎగువ స్థానములో అచ్యుతుడు వెలిచున్నారు. చిట్టచివరగా పరంపదము, ఆ పరమపదమునకు ఆవల మరింకేమీ లేదు. ఇదియే శాస్త్రములు అనేక విధాలుగా అభివర్ణించి చెప్పుచున్నాయి. దేహాతీతం తు తం విద్యాన్నా సాగ్రే ద్వాదశాంగులం, తదంతం తం విజానీయత్తత్రస్థో వ్యాపయత్ ప్రభు. నలభే మూడు, మనోప్యన్యత్ర నిక్షిప్తం చక్షురణ్యత్ర పాతితం, తథాపి యోగినాం యోగో హ్యవిచ్ఛిన్నః ప్రవర్తతే. నలభే నాలుగు, ఏతత్తు పరమం గుహ్యమేతత్తు పరమం శుభం, నాతః పరతరం కించిన్నాతః పరతరం శుభం. నలభే ఐదు, శుద్ధిజ్ఞానామృతం ప్రాప్య పరమాక్షరనిర్ణయం, గుహ్యాద్గుహ్యతమం గోప్యం గ్రహణీయం ప్రయత్నతః. నలభే ఆరు, ముప్పై ఏడు, దేహాతీతం తు తం విద్యాత్ నాసాగ్రే ద్వాదశాంగుళం, తత్ అంతం తం విజానీయత్ తత్రస్థం వ్యాపయేత్ ప్రభుః. మనోపి అన్యత్ర విక్షిప్తం చక్షుః అన్యత్ర పాతితం, తథాపి యోగినాం యోగో హి అవిచ్ఛిన్నః ప్రవర్తతే. ముప్పై ఎనిమిది, ఏతత్తు పరమం గుహ్యం ఏతత్తు పరమం శుభం, నాతః పరతరం కించిత్ నాతః పరతరం శుభం, శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య పరమాక్షర నిర్ణయం, గుహ్యాత్ గుహ్యతమం గోప్యం గ్రహణీయం ప్రయత్నతః. ముక్కుకు ఉపరిభాగమునకు పన్నెండు అంగుళములకు చివరిగా ఆ పరాత్పరుడు సంస్థితుడై ఉన్నారు. ఆయనయే విశ్వమంతా విస్తరించియున్న ప్రభువు సర్వవ్యాపకుడు. నాసాంతే ద్వాదశాంగుళం చివరగా విశ్వవ్యాకుడై ఉన్నారు. ద్వాదశాంతము అనబడే సహస్రారము నందు ఈ జీవుడు సర్వాత్మకుడై సర్వతత్వ స్వరూపుడై వెలేచున్నాడు. యోగదృష్టి మనస్సు ఆయా అనేక విషములపై వ్రాలుచూ నిక్షిప్తము అగుచున్నప్పుడు కూడా, కనులు ఆయా దృశ్య విషయములు చూస్తూ ఉన్నప్పుడు కూడా, యోగయోగీశ్వరుడు ఇద్దానియందు అవిచ్ఛిన్నంగా ప్రవర్తితమై ఉంటున్నారో అట్టి సర్వాత్మహం భావనను ఆయన వదలరు. పుంఖానుపుంఖ విషయానుక్షణ తత్పరోపి బ్రహ్మావలోకధిషణం నజహాతి యోగి అట్టి ఆత్మాహం స్థానము పరమరహస్యమైనది. అట్టి పరాత్పరస్థానమునకు మించిన స్థానము మరింకేదీ లేదు. అంతకు మించిన శుభప్రదస్థానం మరేదీ ఉండజాలదు. పరము అక్షరము అని నిర్ణయింపబడినట్టిది, రహస్యములలోకెల్లా అత్యంత రహస్యమైనట్టిది, గోప్యాతి గోప్యమైనట్టిది అగు అట్టి శుద్ధ కేవల జ్ఞానామృతస్థానమును ప్రయత్నపూర్వకంగా గ్రహించుటయందు సర్వదా యత్నశీలుడవై ఉండాలి. అద్దాని అనునిత్య స్వాభావికానుభవమే కైవల్యము. నాపుత్రాయ ప్రదాతవ్యం నాశిష్యాయ కదాచన, గురుదేవాయ భక్తాయ నిత్యం భక్తిపరాయ చ. నలభే ఏడు, ప్రదాతవ్యమిదం శాస్త్రం నేతరేభ్యః ప్రదాపయేత్, దాతాస్య నరకం యాతి సిద్ధ్యతే న కదాచన. నలభే ఎనిమిది, ముప్పై తొమ్మిది, నా పుత్రాయ ప్రదాతవ్యం నా శిష్యాయ కదాచన, గురుదేవాయ భక్తాయ నిత్యం భక్తి పరాయ చ ప్రదాతవ్యం ఇదం శాస్త్రం నేతరేభ్యః న ఇతరేభ్యః ప్రదాపయేత్, దాతస్య నరకం యాతి సిద్ధ్యతే న కదాచన. గౌతమ, పుత్రుడు కానివానికి, పితృభక్తి లేనివానికి, శిష్యుడు కానివానికి పరాత్పరస్థానమును గురించి బోధించరాదు. గురుదేవుని పట్ల భక్తి, ప్రపత్తులు కలవానికి, నిత్యము పరాభక్తి సమన్వితునికి మాత్రమే పరాత్పరస్థానము గురించి బోధించాలి. తదితరులకు ప్రదాతవ్యము ఎలిజిబుల్ టు బి గివన్ కాదు. గురుభక్తి, దైవభక్తి లేనివానికి ఉపదేశించువాడు నరకమును పొందగలడు. విశ్వప్రేమ నుండియే విశ్వరూపత్వము సిద్ధించగలదా? గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థశ్చ భిక్షుకః యత్ర తత్ర స్థితో జ్ఞానీ పరమాక్షరవిత్సదా 49. విషయీ విషయాసక్తో యాతి దేహాంతరే శుభం. జ్ఞానదేవస్య శాస్త్రస్య సర్వావస్థోపి మానవః 50. బ్రహ్మహత్యా స్వమేధాద్యే పుణ్యపాపైర్న లిప్యతే 40. గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థశ్చ భిక్షుకః యత్ర యత్ర స్థితో జ్ఞానీ పరమాక్షరవిత్సదా విషయీ విషయాసక్తో యాతి దేహాంతరే శుభం. జ్ఞానదేవ అస్య శాస్త్రస్య సర్వ అవస్థోపి మానవః బ్రహ్మహత్యా అశ్వమేధాద్యేయః పాపా పుణ్యేహ న లిప్యతే. ఒకడు గృహస్థుడు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, లేదా భిక్షకుడు కావచ్చు. పరమాక్షరవేత్త అయిన జ్ఞాని ఎక్కడ ఉన్నప్పటికీ సర్వ విషయములకు కూడా విషయమైన కేవల స్వరూపమునందు ఆసక్తుడే ఉంటాడు. అక్షరబ్రహ్మమునకు వేరైన దేనియందు అతనికి ఆసక్తి ఉండదు. అట్టివాడు దేహానంతరము కూడా శుభములను పొందగలడు. వర్తమానములోనే దేహాతిత్వమును సిద్ధింపజేసుకోగలడు. అటువంటి అక్షర పరబ్రహ్మజ్ఞానమునకు చెందిన శాస్త్రమును ఎరిగిన మానవుడు, జీవుడు ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా అటు బ్రహ్మహత్య వంటి పాపముగాని, ఇటు అశ్వమేధయాగము మొదలైన కార్యముల వలన కలిగే పుణ్యముగాని ఆతనికి అంటవు. ఆతడు పాపపుణ్యముల ద్వంద్వ పరిధులను దాటివేసినవాడే ఉంటాడు. చోదకో బోధకశ్చైవ మోక్షదశ్చ పరః స్మృతః 51. ఇత్యేషం త్రివిధో జ్ఞేయ ఆచార్యస్తు మహీతలే చోదకో దశేన్మార్గం బోధకః స్థానమాచరేత్ 52. మోక్షదస్తు పరం తత్వం యజ్ఞాత్వ పరమస్నుతే 41. చోదకో బోధకశ్చ ఏవ మోక్షదశ్చ పరస్మృతః ఇతి ఏషాం త్రివిధో జ్ఞేయః ఆచార్యస్తు మహీతలే చోదకో దర్శయేత్ మార్గం బోధకః స్థానం ఆచరేత్ మోక్షదస్తు పరం తత్వం యత్ జ్ఞాత్వాహ పరం అస్నుతే. జ్ఞేయులగు ఆచార్యులు ఈ భూమిపై మూడు విధములుగా బోధనము చేస్తూ ఉంటారు. 1. చోదకుడు ఈయన ఇటు వెళ్ళండి అని మార్గమును చూపుచూ సాధనలు తెలియజేస్తూ ఉంటారు. 2. బోధకుడు శాస్త్ర విశ్లేషణములను బోధిస్తూ క్రమంగా శాస్త్రావగాహనని పెంపొందింపజేస్తూ ఉంటారు. 3. మోక్షదస్తుడు సోహం తత్వంల స్వానుభవమునకు దారి చూపుతూ ఉంటారు. పరతత్వమును తెలియజేచూ ఉండగా ఆ విధంగా తెలుసుకున్న మాత్రంచేత పరతత్వ జ్ఞానముచే మోక్షమును సిద్ధించుకొనుటకే సహకరించుచూ ఉంటారు. నీకు బంధమే ఉండ జాలదు అనునది సుస్పష్టపరచుచూ ఉంటారు. ఇది సద్యోముక్తి ఉపాయము. ప్రత్యక్షేజనం దేహే సంక్షేపాచరును గౌతమ 53. తేనేష్ట్వా స నరో యాతి శాశ్వతం పదమవ్యయం స్వయమేవ తు సంపస్యే దేహే బిందుం చ నిష్కలం 54. అయనే ద్వే చ విశ్వే సదా పశ్యతి మార్గవిత్. 42. ప్రత్యక్షయజనం దేహే సంక్షేపాత్ శృణు గౌతమ తేన ఇష్ట్వా స నరో యాతి శాశ్వతం పదం అవ్యయం. స్వయమేవ తు సంపశ్యేత్. దేహే బిందుం చ నిష్కళం. అయనే ద్వే చ విశువే. సదా పశ్యతి మార్గవిత్. ఓ గౌతమ, ఈ దేహమునందే నిర్వర్తించు ప్రత్యక్షేజనము గురించి సంక్షిప్తంగా చెప్పుచున్నాను. ఇట్టి దేహ ఆంతరయాగముచే ఇష్టముచే ఈ జీవుడు శాశ్వతము అవ్యయము అగు పదమును పొందగలడు. ఎవడికి వాడే స్వయముగా తనయందు మార్గాన్వేషి మార్గవేత్త నర్ ఓఫ్ రైట్ పాత్ అయి తన దేహములో ఒకటి బిందువు రెండు నిష్కళము అను రెండు విషయములను సందర్శించుచున్నాడు. కృత్వాయమం పురా వత్స రేచుపురక కుంభకాన్ 55. పూర్వం చోభయముచ్చార్య అర్చేత్తు యథాక్రమం నమస్కారేణ యోగేన ముద్రయారభ్య చార్చేత్. 56. సూర్యస్య గ్రహణం వత్స ప్రత్యక్షేజనం స్మృతం 43. కృత్వాయామం పురా వత్స రేచక పూరక కుంభకాన్ పూర్వం చ అభయం ఉచ్చార్య హి అర్చేత్తు యథాక్రమం నమస్కారేణ యోగేన ముద్రయ ఆరభ్య చ అర్చేయేత్. సూర్యస్య గ్రహణం వత్స ప్రత్యక్షేజనం స్మృతం. వత్స బిడ్డా, మునుముందుగా రేచక పూరక కుంభకములతో కూడిన ప్రాణాయామ విధిని ఆచరిస్తూ హంసోహం అని యథాక్రమంగా ఉచ్చారణ చేయాలి. త్రి ప్రాణాయామ ఆచరణ తరువాత రెండు అరచేతులతో నమస్కారములచే మనస్సు నిశ్చలము చేసియుంచు యోగాభ్యాసములచే చిన్ముద్ర మొదలైన జ్ఞానముద్ర చేతనే సర్వాంతర్యామి అగు ఆత్మభగవానుని అర్చించాలి. ప్రియవత్స, సూర్యుని యొక్క గ్రహణము సూర్య ఉపాసన ప్రత్యక్షేజనము అని పిలుస్తున్నారు. జ్యూన సూర్యుని ఆవరించియున్న ప్రత్యక్ష జగద్భావనము ఆత్మతో ఏకము చేయటమే ప్రత్యక్ష యజనము. జ్ఞానాత్సాయుజ్యమేవోక్తం తోయే తోయం యథా తథా. 57. ఏతే గుణాః ప్రవర్తంతే యోగాభ్యాసకృతశ్రమే తస్మాద్యోగం సమాదాయ సర్వదుఃఖభిష్కృత. 58. యోగధ్యానం సదా కృత్వా జ్ఞానం తన్మేతాం వ్రజేత్. 44. జ్ఞానాత్ సాయుజ్యమేవ ఉక్తం తోయే తోయం యథా తథా ఏతే గుణాః ప్రవర్తంతే యోగాభ్యాస కృత శ్రమేయః తస్మాత్ యోగం సమాధాయ సర్వదుహఖ బహిష్కృతః యోగధ్యానం సదా కృత్వా జ్ఞానం తన్మేతాం వ్రజేత్. సూర్యునికి గ్రహణం పట్టు తీరుగా జీవాత్మ యొక్క ఆత్మసూర్యుని అజ్ఞానము అనే గ్రహణం పట్టుచున్నది. జ్ఞానముచే అజ్ఞానము తొలగినప్పుడు జ్ఞానముచే లభించు స్థితియే సాయుజ్యము అని చెప్పబడుతోంది. నీరు నీటితో కలిసినప్పుడు ఆత్మయందు ప్రవేశించి అఖండమగు ఆత్మయే తానుగుచున్నాడు. యోగాభ్యాసము అనే పరిశ్రమయందు త్రి గుణములు ప్రవర్తించునవై ఉంటాయి. అయితే యోగాభ్యాసముచే ఆ అభ్యాసి సర్వదోహకముల నుండి బహిష్కృతుడు అగుచున్నాడు. గుణముల ద్వారా గుణతితత్వము సంతరించుకోగలడు. అందుచేత యోగాభ్యాసమును ఎల్లప్పుడూ నిర్వర్తిస్తూ మరొకవైపుగా జ్ఞానముచే కేవలాత్మ లేక అఖండాత్మతో తన్మయుడై ఉండునుగాక. జ్ఞానాత్స్వరూపం పరమం హంసమంత్రం సముచ్చరేత్. 59. ప్రాణినాం దేహమధ్యేతు స్థితో హంసః సదాచితః హంస ఏవ పరం సత్యం హంస ఏవ తు శక్తికం. 60. హంస ఏవ పరం వాక్యం హంస ఏవ తు వాదికం హంస ఏవ పరో రుద్రో హంస ఏవ పరాత్పరం. 61. సర్వదేవస్య మధ్యస్థో హంస ఏవ మహేశ్వరః పృథివ్యాదిశివాంతం తు అకారాద్యాశ్చ వణకాః. 62. కూటాంతా హంస ఏవ స్యాన్మాతృకేతి వ్యవస్థితాః మాతృకారహితం మంత్రమాది సంతే నకుత్రచిత్. 63-45 జ్ఞానాత్ స్వరూపం పరమం. హంసమంత్రం సముచ్చరేత్ ప్రాణినాం దేహమధ్యేతు స్థితో హంసః సదా అచ్యుతః. హంస ఏవ పరం సత్యం. హంస ఏవ తు శక్తికం. హంస ఏవ పరం వాక్యం. హంస ఏవ తు వైదికం. 46. హంస ఏవ పరో రుద్రో. హంస ఏవ పరాత్ పరః సర్వదేహస్య మధ్యస్థో. హంస ఏవ మహేశ్వరః పృథివీ ఆది శివాంతంతు అకారాది యాశ్చ వణకాః. కూటాంతా హంసేవ స్యాత్ మాతృకేతి వ్యవస్థితాః. మాతృకారహితా మంత్ర ఆదిసంతే నకుత్ర చిత్. ఆత్మజ్ఞానము యొక్క స్వరూపము అయినటువంటి పరమహంస సోహం పరమం హిళియవలగల పరమగు సహా లేక తత్యేరి నేను అను మంత్రార్థభావనతో సోహం పరమం మంత్రమును ఎల్లప్పుడూ ఎలుగెత్తి మనసావాచ కర్మణ బుద్ధ్యా సముచ్చరిస్తూ ఉండటమే యోగము. హంస లేక సోహం అను దాని స్థానము ఎక్కడ? ఎక్కడో కాదు. ప్రతి ప్రాణి యొక్క దేహమధ్యస్థానంలో నేను ఇది కాదు, అది. జీవాత్మ పరిమితుడను కాను పరమాత్మనే అను హంస మననముచ్యుతి లేకయే విత్ నో డిస్ట్రాక్షన్ ఏర్పడియున్నది. అట్టి హంస ఐ ఆమ్ ఆక్చువలీ దాట్ అననదే పరమవాక్యము, పరమసత్యము. వేదముల సారమగు వైదికము అదియే. ప్రతి జీవుని హృదయములో వెలుగొందుచున్న హంస పరమహంస సోహం పరమం ఏ సర్వమునకు పరుడగు రుద్రుడు. అట్టి హంసయే పరాత్పరుడు. పరమునకే పరమైన ఈ జీవుని నిత్యసత్య సహజ స్వరూప స్వభావము. సర్వదేహుల మధ్యస్థుడైన ఆత్మయగు హంసయే మహేశ్వరుడు. పృథివీ మట్టిగడ్డ మొదలుకొని చిట్ట చివ్వర శివుని వరకు గల ఏ ఆకారములతో ప్రారంభమయ్యున్న సర్వవణకములు ఓల్ డిస్క్రిప్షన్స్ అట్లాగే కూటస్థుని వరకు టిల్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ బెస్ వ్యవస్థితమయ్యున్నదంతా మాతృకయే. ఉపాసకుడు ఉపాస్య దైవము ఉభయము కేవలమగు ఆత్మయే అననదే మాతృక. అట్టి మాతృక లేనట్టి మాతృకారహితమైన మంత్రము ఎక్కడా ఏదీ ఆదేశించబడతలేదు. ఉపదేశించబడు ప్రతి మంత్రము ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ మొదలైనవన్నీ సర్వము హంస ఆత్మ స్వరూపమే ఆ మాతృకయే. శివుడు అనగా ఆత్మయే, విష్ణువు అనగా ఆత్మయే అననదే మాతృక. శివతత్వం శివోహ విష్ణుతత్వం మొదలైన ఇవన్నీ మాతృక బీజములే. హంసజ్యోతిరనుపమ్యం మధ్యే దేవం వ్యవస్థితం. దక్షిణముఖమాశ్రిత్య జ్ఞానముద్రాం ప్రకల్పయేత్. 64. సదా సమాధిన్ కుర్విత హంసమంత్రమనుస్మరణ్. నిర్మల స్ఫటికాకారం దివ్యరూపమనుత్తమం. 65-47 హంస జ్యోత్యః అనౌపమ్యం ప్రదేశము. మధ్యే దేవం వ్యవస్థితం. దక్షిణాముఖం ఆశ్రిత్య జ్ఞానముద్రాం ప్రకల్పయేత్. సదా సమాధిం కుర్వీత హంసమత్రం అనుస్మరణ్. నిర్మల స్ఫటికాకారం దివ్యరూపం అనుపమం అనుత్తమం. ఇది ఇట్టిది అని నిర్వచించి దేనితోనూ పోల్చి చెప్పబడజాలని జ్యోతిస్వరూపమగు హంస ఈ దేహమునందు వ్యవస్థితమయ్యున్నది. దాట్ ఈస్ ద ఇలెక్ట్రిఫైయింగ్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ బాడీ. ఇట్ ఈస్ ద అబ్సొల్యూట్ ఎన్లైట్నర్. దక్షిణాభిముఖము టువోర్డ్స్ ద సెన్సరీ వరల్డ్ గా ఆశ్రయించి ఇదంతా హంస స్వరూపమే ఆత్మస్వరూపమే అనే జ్ఞానముద్రను తత్వం అనుచిన్ముద్రను ధారణ చేస్తూ ఉండాలి. నిర్మల స్ఫటిక ఆకారము కలది దివ్యమైనది, డివైన్ బై ఇట్ సెల్ఫ్, అనుపము, ప్లెస్మెంట్ అయినటి హంస సోహం మంత్రమును క్షణక్షణము అనుస్మరిస్తూ సమాధి యోగమును ఎల్లప్పుడూ అభ్యసిస్తూ ఉండాలి. సమాధి అదియే తానే ఉండటము. మధ్యదేశే పరం హంసం జ్ఞానముద్రాత్మరూపకం. ప్రాణోపానః సమానశ్చోదానవ్యానో చవాయవః 66. పంచకర్మేంద్రియేరుక్త క్రియాశక్తిబలోద్యత. 48. మధ్యదేశే పరం హంసం జ్ఞానముద్రాత్మరూపకం. ప్రాణో అపానః సమానశ్చ ఉదానవ్యానౌ చ వాయవః పంచకర్మేంద్రియే ఉక్తాః క్రియాశక్తి బలోద్యతాః. ఆత్మయే జ్ఞానముద్రాత్మకమైన చిన్ముద్ర తత్వం హంస దేహమధ్యలో సర్వదా సంస్థితమయ్యున్నది. అట్టి పరమహంస ప్రాణంపానవ్యానుదాన సమానములనబడే పంచ ప్రాణముల సమేతంగా ఉన్నది. వాటి మధ్య ప్రదేశమే అనుపమే ఆత్మక్షేత్రము. ఆత్మయే వాక్కు, పాణి, చేతులు, పాదములు, పాయువు, ఉపస్థ అనబడే పంచకర్మేంద్రియములతో క్రియాశక్తి ప్రదర్శన ఉద్యుక్తమయ్యున్నది. నాగః కూర్మశ్చ కుకరో దేవదత్తో ధనంజయః 67. నాగః కూర్మశ్చ కుకరో దేవదత్తో ధనంజయః. అట్టి హంసలేక ఆత్మయే నాగము, కూర్మము, కుకరము, దేవదత్తము, ధనంజయము అని పిలువబడు పంచ ఉపప్రాణవిధులను నిర్వర్తిస్తూ చేతనరూపంగా దేహమును చేతనపరచుచున్నది. ఇన్స్పైరింగ్. పంచజ్ఞానేంద్రియయుక్త జ్ఞానశక్తిబలోద్యత. పావకః శక్తిమధ్యే తు నాభిచక్రే రవ్యః స్థితః 68. బంధముద్రాకృత యేన నాసాగ్రే తు స్వలోచనే. 49. పంచజ్ఞానేంద్రియయః యుక్త జ్ఞానశక్తి బలోద్యతాః. పావకః శక్తిమధ్యే తు నాభిచక్రే వ్యవస్థితః బంధముద్రాకృతాయేన నాసాగ్రేతు స్వలోచనే. చర్మముకళ్ళు, చెవులు, జిహ్వ, అముక్కు అనబడే పంచజ్ఞానేంద్రియములలో జ్ఞానశక్తి అనే బలప్రదర్శన ఆత్మయే నిర్వర్తిస్తోంది. శరీరములో మధ్యగాగల నాభి చక్రమునందు తేజో, అగ్ని రూపముగా ఆత్మశక్తి ప్రవర్తితమై వెలుగొందుచున్నది. ఎవ్వరైతే నాసాగ్రమున ముక్కు యొక్క ఊర్ధ్వం చివరగా రెండు కనుల మధ్య భ్రూమధ్యమున బంధముద్ర ధారణ చేస్తాడో అట్టివానికి ఆత్మసులభముగా అనుభవ సిద్ధమగుచున్నది. అకార్యవహ్నిరిత్యా హురుకారే హృది సంస్థితః 69. మకారే చ భ్రువోర్మధ్యే ప్రాణశక్త్యా ప్రబోధయేత్. బ్రహ్మగ్రంథర్కారే చ విష్ణుగ్రంథిర్ హృది స్థితః 70. రుద్రగ్రంథిర్భ్రువోర్మధ్యే భిద్యతేక్షరవాయున. అకారే సంస్థితో బ్రహ్మాకారే విష్ణురాస్థితః 71. మకారే సంస్థితో రుద్రస్థతౌ స్యాంత పరాత్పరః. కంఠం సంకుచ్య నాడ్యాదౌ స్తంభితే యేన శక్తితః 72. రసన పీడ్యమానేయం షోడసి వోర్ధ్వగామిని. 50. అకారే వహ్న్యః ఇతి ఆహోః. ఉకారే హృది సంస్థితః. మకారే చ భ్రువోర్మధ్యే ప్రాణశక్త్యా ప్రబోధయేత్. బ్రహ్మగ్రంథాః అకారే చ విష్ణుగ్రంథాః హృది స్థితః. రుద్రగ్రంథాః భ్రువోర్మధ్యే భిద్యతే అక్షరవాయున. అకారే సంస్థితో బ్రహ్మ. ఉకారే విష్ణుః ఆస్థితః. 51. మకారే సంస్థితో రుద్రః. తతో అస్యాం తత్పరాత్పరః. కంఠం సంకుంచ్య నాడ్యాదౌ స్తంభితే యేన శక్తితః. రసన పీడ్యమానేయం. 16. ఊర్ధ్వగామిని. అకారము అగ్నియందు, ఉకారము అనే హృదయములోనూ సంస్థితమై ఉన్నాయి. మకారముతో భ్రూమధ్యంలో ప్రాణశక్తితో అకారాగ్నిని ప్రజ్వలింపజేయాలి. అకారమునందు బ్రహ్మగ్రంథి, హృదయమునందు గల విష్ణుగ్రంథి, భ్రూమధ్య గల రుద్రగ్రంథి అక్షరవాయువుచే భేదింపబడుచున్నాయి. అకారరూపమగు బ్రహ్మకారమునందు విష్ణువు, మకారమునందు రుద్రుడు సంస్థితులే ఉన్నారు. ఆ మూడిటికి పరమై పరాత్పరుడు తత్స్వరూపుడై ఉన్నారు. సర్వత్రా పరాత్పరుడే సమస్తముగా వేంచేసున్నారు. నాడి ప్రారంభ స్థానమగు కంఠమును సంకోచింపజేసి తద్వారా కంఠములోని స్తంభనచే జిహ్వ నాలుక పీడింపబడినదే ఊర్ధ్వగామియే దవడను స్పృశిస్తూ షోడశ పదహారు కళా సమన్వితం అగుచున్నది. త్రికుటం త్రివిధ చైవ గోళాఖం నిఖరం తథా డెబ్బె మూడు త్రిశంఖవజ్రమోంకారమూర్ధ్వనాళం భ్రువోర్ముఖం కుండలీం చాలయన్ ప్రాణాన్భేదయంససిమండలం డెబ్బె నాలుగు సాధయనవజ్రకుంభాని నవద్వారాణి బంధేత్ త్రికుటం త్రివిధం చ ఏవ గోళాకం నిఖరం తథ యాభై రెండు త్రిశంఖం వజ్రం ఓంకారం ఊర్ధ్వనాళం భ్రువోహ ముఖం కుండలీం చాలయన్ ప్రాణాత్ భేదయం శశి మండలం సాధయన్ వజ్రకుంభాని నవద్వారాణి బంధేత్. ఈ విధంగా నాలుకను దవడకు బిగుతుగా తాకించు అభ్యాసముచే త్రికూటము అసోసియేషన్ ఆఫ్ త్రీ ఎనర్జీస్ త్రివిధము గోళాకము నిఖరము త్రిశంఖము వజ్రతుల్యము ఓంకార సంజ్ఞ ఊర్ధ్వనాశనము భ్రూమధ్య ఆకాశంలో ముఖము కలిగినది అగు కుండలిని శక్తి ఉత్తేజితమగుచున్నది. ఇక అక్కడి నుండి ప్రాణములను చాలనము చేయుచు చంద్రమండలమును ఛేదించు క్రమంగా వజ్రకుంభకముతో నవద్వారములను యోగి బంధించుచున్నాడు. సుమనః పవనారుఢః సరాగో నిర్గుణస్తథ డెబ్బై ఐదు బ్రహ్మస్థానే తు నాదః సాక్షాకిని అమృతవర్షిణి షట్చక్రమండలోద్ధారం జ్ఞానదీపం ప్రకాశయేత్ డెబ్బై ఆరు సర్వభూతస్థితం దేవం సర్వేశం నిత్యమర్చేత్ సుమనః పవనారుఢః సరాగో నిర్గుణః తథ యాభై మూడు బ్రహ్మస్థానే తు నాదస్యాః సంఖిని అమూతవర్షిణి షట్చక్రమండల ఉద్ధారం జ్ఞానదీపం ప్రకాశయేత్ సర్వభూతస్థితం దేవం సర్వేశం నిత్యం అర్చయేత్. సుమనము కేవల మనస్సుతో కూడిన వాయువును అధిరోహించినది సరాగమైనట్టిది అగు ఆత్మ సగుణ నిర్గుణతత్వము కూడా అయి ఉన్నది. యోగాభ్యాసముచే శంఖిని అమృతవర్షిణి అగునాదము బ్రహ్మస్థానమునందు బ్రహ్మరంధ్రమునందు వినబడసాగుతుంది. షట్చక్రమండలమును మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞ అనబడే ఆరు చక్రములలో సంస్థితమయ్యున్న ఆకాశమును అధిగమించి ఆత్మజ్ఞాని జ్ఞానదీపమును దేహమునందు వెలిగించుచున్నాడు. అట్టి జ్ఞానదీపమును ప్రజ్వలింపజేసి సర్వజీవులయందు సంస్థితుడైనవాడు దేవదేవుడు సర్వమునకు ఈశ్వరుడు అగు అఖండ స్వరూప అపరమాత్మను నిత్యము యోగి హృదయాకాశమునందు అర్చించున్నాడు. ఆత్మరూపం తమాలోక్య జ్ఞానరూపం నిరామయం డెబ్బై ఏడు దృశ్యంతం దివ్యరూపేణ సర్వవ్యాపి నిరంజనః హంస హంస వదేద్వాక్యం ప్రాణినాం దేహమాశ్రితః యాభై నాలుగు ఆత్మరూపం తం ఆలోక్యం జ్ఞానరూపం నిరామయం దృశ్యం తం దివ్యరూపేణ సర్వవ్యాపి నిరంజనః హంస హంస వదేత్ వాక్యం ప్రాణినాం దేహం ఆశ్రితః. అట్టి పరాత్పరుడగు పరమాత్మను స్వస్వరూపాత్మరూపుడుగాను కేవల జ్ఞానరూపుడుగాను నిష్ప్రపంచ నిరామయుడుగాను ఈ దృశ్యమంతా తన దివ్యస్వరూపముగా కలవాడుగాను సర్వవ్యాపి నిత్య నిర్మలుడుగాను సర్వప్రాణుల దేహములను ఆశ్రయించియున్నట్టి వాడుగాను ఉపాసించుచున్నాము. సప్రాణపానయోర్గ్రంథరజపెత్యభధీయతే డెబ్బై ఎనిమిది సహస్రమేకం ద్వైతం షట్శతం చైవ సర్వదా ఉచ్చరణ్ పఠితో హంసః సోహమిత్యభధీయతే 79. పూర్వభాగే హ్యథోలింగం శిఖిన్యాం చైవ పశ్చిమం. జ్యోతిర్లింగం భ్రువోర్మధ్యే నిత్యం ధ్యాయేత్ సదాయతః 80. 55. సప్రాణ అపానయః గ్రంథః అజప ఇతి అభిధీయతే 1001, 2, 600 చైవ సర్వదా. ఉచ్చరత్ పఠితో హంసః సోహం ఇత్యభిధీయతే పూర్వభాగే హి అధోలింగం శిఖిన్యాం చైవ పశ్చిమం. జ్యోతిర్లింగం భ్రువోహ మధ్యే నిత్యం ధ్యాయేత్ సదాయత్యః. ప్రాణనపానముల గ్రంథిని ఒకదానితో మరొకటి తాకుచు లయించు స్థాన ఉపాసనను అజప అని అంటారు. 1200006 శ్వాసలను గమనిస్తూ సర్వదా ఉచ్చరిస్తూ పఠిస్తున్నప్పుడు హంస సోహంగా చెప్పబడుచున్నది. పూర్వభాగం కుడివైపు అధోలింగమున ఎడమవైపు శిఖస్థాన లింగమును భ్రూమధ్యగా జ్యోతిర్లింగమును యతి నిత్యము ధ్యానిస్తూ ఉంటున్నాడు. అచ్యుతోహమచింత్యోహం తర్క్యోహమజోస్మ్యహం అప్రాణోహమకాయోహమనంగోస్మ్యభయోస్మ్యహం 81. కోహం సోహం అజపం 56. అచ్యుతోహం అచింత్యోహం అతర్క్యోహం అజోస్మ్యహం అవ్రణోహం అకాయోహం అసంగోస్మి అభయోస్మ్యహం సోహం ఆయాం ఏవర్దాట్ భావనానగా నేను ఆత్మను కాని క్షణమే లేదు కాబట్టి అచ్యుతుడను. చింతన థింకింగ్ నా నుండి బయల్వెడలుతోంది. చింతనకు మునుముందే ఉన్నవాడను కనుక అచింత్యుడను. వాదోపవాదములకు ఆత్మగా అవిషయుడను సిద్ధించుకొనబడువాడను కాను. బుద్ధికి ముందే ఉన్నవాడను అందుచేత అతర్క్యుడను. దేహముతో జనించను దేహముతో నశించువాడను కాను అందుచేత అజుడను. దేహమునకు సంబంధించిన ఆధి వ్యాధులు ఆత్మను స్పృశించవవు అందుచేత అవ్రణుడను. దేహము లేనప్పుడు కూడా స్వప్న సుషుప్తులయ్యందువలే నేను ఉన్నాను అకాయుడను. నేను దేనికి సంబంధించినవాడను కాను అసంగుడను. వస్తు దేహ సంబంధములకు అతీతుడను అభయస్వరూపుడను. అశబ్దోహమరుపోహమస్పర్శోస్మ్యహమద్వయ అరసోహం గంధోహమనాదరమృతోస్మ్యహం 82. అక్షయోహమలింగోహం జరోస్మికలోస్మ్యహం అప్రాణోహమముకోహమచింత్యోస్మికృతోస్మ్యహం 83. 57. అశబ్దోహం అరుపోహం అస్పర్శోస్మ్యహం అద్వయః అరసోహం అగంధోహం అనాదః అమృతోస్మ్యహం అక్షయోహం అలింగోహం అజరోస్మి అకళోస్మ్యహం అప్రాణోహం అముకోహం అచింత్యోస్మి అకృతోస్మ్యహం. శబ్దము రూప స్పర్శలకు విషయుడను కాను. నాకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేదు కనుక అద్వితీయుడను. రసగంధములచే తెలియబడువాడను కాను. ఆది అనుదే లేనివాడను జన్మ మృత్యువులు లేనివాడను అమృతస్వరూపుడను. క్షయము తరుగుదల లేనివాడను అక్షయుడను. నామరూపములు దేహమునకు సంబంధించినవి అసంగుడను. ప్రాణములు నా యొక్క శక్తి ప్రదర్శనము. ప్రాణశక్తికి మునుముందే ఉన్నవాడను అప్రాణుడను. శబ్దములన్నీ ఆత్మనగు నా నుండే బయల్వెడలుచున్నాయి అందుచేత అముకుడను. మూగవాడను కాను. చింతనలకు దొరకనివాడను అచింత్యుడను. కర్మలు దేనికి నేను కారణము కాదు నిష్క్రీయుడను, అకృతుడను, కర్మలన్నిటికీ అతీతుడను, అంతర్యామ్యహమగ్రాహ్యో నిర్దేశ్యోహమలక్షణ అగోత్రోహమగాత్రోహమక్షుష్కోస్మ్యవాగహం 84:58 అంతర్యామ్యమహం అగ్రాహ్యో అనిర్దేశ్యోహం అలక్షణ అగోత్రోహం అగాత్రోహం అచక్షుష్కోస్మి అవాక్ అహం. నా యొక్క కలతో ప్రవర్తించేవారందరి అంతర్హృదయుడను నేనే అయి ఉన్న తీరుగా ఈ కనబడే విశ్వమునకు నేనే అంతర్యామిని. ఆత్మగా నేను ప్రపంచంలోని ఒక విషయమువలే, ఒక దృశ్యమువలే, ఒక వ్యక్తివలె తెలియబడువాడను కాను. అగ్రాహ్యుడను, అదృశ్యోహమవనోహమఖండోస్మ్యహమద్భుత అశ్రుతోహమదృష్టోహమన్వేష్టవ్యోమరోస్మ్యహం 85. అదృశ్యోహం అవనోహం అఖండోస్మి అహం అద్భుతః అశ్రుతోహం అదృష్టోహం అన్వేష్టవ్యో అమరోస్మ్యహం. ఆత్మ ఇది, ఇదే, ఇంతే అని నిర్దేశించబడినది కాదు. ఆత్మగా నేను అనిర్దేశ్యుడను. లక్షణములు నావి కావచ్చునేమోగాని నేను లక్షణములు కాదు. నేను సర్వదా లక్షణముల కంటే ముందే ఉన్నవాడను. విలక్షణుడను, అలక్షణుడను. గోత్రనామాలు దేహ సంబంధమైనవి. ఆత్మనగు నాకు గోత్రనామాలు లేవు. అగోత్రుడను. ఈ శరీరము నేను ధరించిన వస్త్రము వంటిది. శరీరిగా నేను శరీరమునకు వేరే పరమై ఉన్నాను. అందుచేత అగాత్రుడను. ఈ కళ్ళు కనబడేవి, వాక్కు చెప్పబడేవి, దృశ్యము దర్శించబడేది, వణము వివర్ణించబడేది నేను కాదు. పరుడను, అఖండుడను, అద్భుతుడను, వినబడేవాడను కాదు. అశ్రుతుడను, అదృష్టుడను, వెదికితే దొరికేవాడను కాను. అన్వేష్టుడను, అమరణుడను, మరణరహితుడను. అవాయురప్యనకాశో తేజస్కో వ్యభిచార్యహం అమతోహమజాతోహమతి సూక్ష్మో వికార్యహం 86. అరజస్కోతమస్కోహం సత్వోస్మ్యగుణోస్మ్యహం అమాయనుభవాత్మాహమనన్యో విషయోస్మ్యహం 87. 59 అవాయః అపి అనకాశో అతేజసో అవ్యభిచార్యహం అమృతోహం అజాతోహం అతిసూక్ష్మో అవికార్యహం అరజస్కో అతమస్కోహం అసత్వోస్మి అగుణోస్మ్యహం అమాయో అనుభవాత్మాహం అనన్యో ఆ విషయోస్మ్యహం. నేను వాయువును, ప్రాణమును కాను. ఆ వాయువు ఎందులో చలిస్తోందో అట్టి ఆకాశరూపుడను కూడా కాను. స్వప్న పురుషుడగు తేజసుడను, స్వప్నంలో చరించువాడను కాను. నా స్వరూపము నుండి నేను వేరే చరించువాడను కాను. అవ్యభిచారుడను, ఆత్మగా నాకు చావు లేదు, పుట్టుక లేదు. స్థూలరూపుడను కాను. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మరూపుడను. ఎట్టి జన్మ వృద్ధి క్షయ వికారములు లేనివాడను. అవికార్యుడను, రజోపతమో సత్వగుణరూపుడను కాను. గుణరహితుడను, గుణాతీతుడను, మాయా అనుభవరూపుడను కాను. కథలోని అనుభవములు ఆ రచయిత యొక్క అనుభవములా కాదు కదా? అయితే ఆ అనుభవములన్నీ రచయిత యొక్క కల్పనలోంచే వస్తున్నాయి కదా? అట్లాగే విషయములు నా రూపము కాదు. నాకు వేరుగా విషయములు లేవు. అందుచేత అనుభవాతీతుడను. అద్వైతోహమ పూర్ణోహమ బాహ్యోహమనంతర అశ్రోతోహం దీర్ఘోహమ వ్యక్తోహమనామయ 88. అద్వయానంద విజ్ఞాన ఘనోస్మ్యహమ విక్రియ అనిచ్చోహమలేపోహం కర్తాస్మ్యహమద్వయ 89 అరవే అద్వైతోహం అపూర్ణోహం అబాహ్యోహం అనంతరః అశ్రోత్రహం అదీర్ఘోహం అహ్రస్వోహం అవ్యక్తోహం అనామయః అద్వయానంద విజ్ఞాన ఘనోస్మ్యహం అవిక్రియః అనిచ్చోహం అలేపోహం అకర్తాస్మ్యహం అద్వయః నాకు ద్వితీయమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఇదంతా నేనే. కనుక అద్వైతుడను అద్వితీయుడను ద్వితీయమైన దేనిచేతను నేను పూరింపబడువాడను కాను. అందుచేత అపూర్ణుడను. అంతా నేనే అయి ఉండటంచేత బయటవాడిని కాదు, లోపలివాడను కాను, బాహ్య అభ్యంతర రహితుడను, చెవులకు వినబడువాడను కాను, అశ్రోత్రుడను, పొడుగైనవాడిని కాదు, పొట్టి అయినవాడిని కాదు, నామరూపాత్మకంగా వ్యక్తమగువాడిని కాదు, అనామయుడను, అవ్యక్తుడను, క్రియా వ్యవహారములకు సంబంధించని అద్వయ ద్వితీయమనునదే లేనట్టి ఘనీభూతమైన విజ్ఞాన ఆనందస్వరూపుడను, జీవాత్మగానో మరొకటిగానో అగువాడను కాను, అవిచ్ఛిన్నుడను, విచ్ఛిన్నమనునదే లేనివాడను, నిత్య నిర్మలుడను, లేపము దోషము లేనివాడను, కథలోని ఒక పాత్ర యొక్క చర్యలు రచయిత చేస్తున్నాడు అని ఆపాదించలేము కదా. అట్లాగే నేను అకర్తను, కాని అన్నీ కల్పనయే కనుక అద్వైడను, అవేవీ నాకు ద్వితీయం కాదు. రచయితకు వేరుగా కథకు ఉనికి ఎక్కడ? అవిద్యా కార్యహీనోహమవాగ్రసనగోచర అనల్పోహమసోకోహమవికల్పోస్మ్య విజ్వలన్ 90 ఆదిమధ్యాంతహీనోహమాకాశసదృశోస్మ్యహం ఆత్మచైతన్యరూపోహమహమానందచిద్ఘన 91 ఆనందామూతరూపోహమాత్మసంస్థోహమంతర 61 అవిద్యాకార్యహీనోహం అవాక్మానసగోచరః అనల్పోహం అశోకోహం అవికల్పోస్మి అవిజ్వలన్ ఆది మధ్య అంతహీనోహం ఆకాశ సదృశోస్మ్యహం ఆత్మచైతన్యరపోహం అహం ఆనందచిద్ఘనః ఆనందామూత రూపోహం ఆత్మసంస్థోహం అంతరః. కల్పనకు మునుముందే ఆ కల్పించువాడు ఉన్నరీతిగా నాకు మాయా జగత్తు అవిద్య ఇవన్నీ లేవు. సమస్తమునకు ముందే ఉన్నాను, అవాక్మానస గోచరుడను, అల్పుడను కాను, శోకరహితుడను, వికల్పరహితుడను, ఎక్కడికీ ప్రవహించుటలేదు, అవిజ్వలుడను, ఉన్నచోటనే సర్వదా ఉండువాడను, నాకు మొదలు మధ్య చివరలనునవేవీ లేవు, ఆకాశమువలే అనంతుడను, ఆత్మచైతన్యమే నా రూపము, సర్వదా మహత్ ఆనంద విగ్రహుడను, అంతరాంతరమగు ఆత్మగా సర్వమునందు ఆనంద అమృతరూపుడుగా సంస్థితుడనే ఉన్నవాడను, ఆత్మకామోహమాకాశాత్ పరమాత్మేశ్వరోస్మ్యహం 92 ఈశానోస్మ్యహమీడ్యోహమహముత్తమ పూరుష ఉత్కృష్టోహముపద్రష్ట అహముత్తరతోస్మ్యహం 93 కేవలోహం కవ్యః కర్మాధ్యక్షోహం కరణాధిపః గుహాసయోహం గోప్తాహం చక్షుషశ్చక్షురస్మ్యహం 94 62 ఆప్తకామోహం ఆకాశాత్ పరమాత్మేశ్వరోస్మ్యహం ఈశానోస్మ్యహం ఈద్యోహం అహం ఉత్తమ పూరుషః ఉత్కృష్టోహం ఉపద్రష్టాహం ఉత్తరతోస్మ్యహం కేవలోహం కవ్యః కర్మాధ్యక్షోహం కరణాధిపః గుహాసయోహం గోప్తాహం చక్షుషః చక్షురస్మ్యహం. ఆకాశము వలె అంతయు నాయందే ఉండి ఉండటంచేత సర్వము సిద్ధించుకున్నవాడనే. ఆప్తకాముడను, కొత్తగా పొందవలసినదేదీ నాకు లేదు. సర్వమునకు వేరై పరమై ఉన్నవాడను, కాని సర్వముగా విస్తరించి ఉన్నవాడను కనుక ఈశ్వరుడను. సర్వము నాయందే ఉండి ఉన్నది, అందుచేత ఈశానుడను. సర్వస్తోత్రములకు ఆత్మగా అర్హుడనే అగుటచే ఈడ్యుడను. నేను అనబడు జగత్తు యొక్క ఉత్తమ పురుష, ఫస్ట్ పర్సన్ అయి ఉన్నవాడను, ఉత్కృష్టుడను. నాటక దీపమువలె కేవల సాక్షినగుటచే ఉపద్రష్టను, చూచువానిని చూచువాడను. ఐ ఆమ్ అ విట్నెస్ టు వన్ హూ ఈజ్ సీన్ ఫ్రోమ్ విదిన్ మీ. కేవలుడను, ఐ ఆమ్ ఆల్వేస్ ద అబ్సొల్యూట్ శ్రేష్ఠుడను. కవిని, దేహ మనోబుద్ధి సంబంధితమైన సర్వకర్మలు నా యొక్క అధ్యక్షతన జరుగుచున్నాయి కనుక కర్మాధ్యక్షుడను. కరణముల కంటే, ఇంద్రియముల కంటే అధికాధికుడను. హృదయగుహేందు ఆసీనుడై రహస్యముగా దాగినవాడనే ఉన్నాను. కంటికి చూపు స్వరూపుడును. చిదానందోస్మ్యహం చేత చిద్ఘనశ్చిన్మయోస్మ్యహం. జ్యోతిర్మయోస్మ్యహం జ్యాయాంజ్యోతిషాం జ్యోతిరస్మ్యహం 95. తమసః సాక్ష్యహం తుర్యతుర్యోహం తమసః పరః. దివ్యో దేవోస్మి దుర్దర్శో దృష్టాధ్యాయో ధ్రువోస్మ్యహం 96. 63. చిదానందోస్మ్యహం చేత చిద్ఘనః చిన్మయోస్మి అహం. జ్యోతిర్మయోస్మ్యహం జాయాన్ జ్యోతిషాం జ్యోతిరస్మ్యహం. తమసః సాక్ష్యహం తుర్యః తుర్యోహం తమసః పరః. దివ్యో దేవోస్మి దుర్దర్శో ద్రష్టాధ్యేయో ధ్రువోస్మ్యహం. చిదానందస్వరూపుడను, ఘనీభవించిన చిత్స్వరూపుడను, చిన్మయస్వరూపుడను, మృణ్మయస్వరూపుడను కాను. సర్వమునకు ఉత్కృష్టము అధికము అగుస్వస్వరూపుడను, జ్యోతిర్మయస్వరూపుడను, జ్యోతికే జ్యోతి స్వరూపుడను. అంధకారమునకు ఆవల పరమై కేవల సాక్షినే ఉన్నాను. దివ్యమగు దేవదేవుడను, కళ్లకు కనిపించువాడను కాను. దుర్దర్శుడును, ద్రష్టను, ధ్యేయుడను, ధ్రువమైన రూప సమన్వితుడను, సర్వదా యథాతథుడను, నిత్యోహం నిర్వద్యోహం నిష్క్రియోస్మి నిరంజనః. నిర్మలో నిర్వికల్పోహం నిరాఖ్యాతోస్మి నిశ్చలః 97. నిర్వికారో నిత్యపూతో నిర్గుణో నిస్పృహోస్మ్యహం. నిరింద్రియో నియంతాహం నిరపేక్షోస్మి నిష్కలః 98. పురుషః పరమాత్మాహం పురాణః పరమోస్మ్యహం. 64. నిత్యోహం నిరవద్యోహం నిష్క్రియోస్మి నిరంజనః. నిర్మలో నిర్వికల్పోహం నిరాఖ్యాతోస్మి నిశ్చలః. నిర్వికారో నిత్యపూతో నిర్గుణో నిస్పృహోస్మ్యహం. నిరింద్రియో నియంతాహం నిరపేక్షోస్మి నిష్కళః. పురుషః పరమాత్మాహం పురాణ పరమోస్మ్యహం పురాణ పురుషోస్మ్యహం. నిత్యుడను, దేనిచేతను జయింపబడను, నిరవద్యుడను, నిష్క్రియుడను, నిర్మలుడను, నిరంజనుడను, సర్వ వికల్పములకు వేరైనవాడను, నిర్వికల్పుడను, చెప్పబడజాలనివాడను, నిశ్చలుడను, వికారములు లేనివాడను, నిర్వికారుడను, నిత్య నిర్మలుడను, నిర్గుణుడను, ఎట్టి స్పృహ భావన యోచనలకు నిబద్ధుడను కాను. నిస్పృహుడను, ఇంద్రియరహితుడను, కాని ఇంద్రియములను పరిపాలించువాడను, నియంతను, దేనిపట్ల అపేక్ష లేనివాడను, కళంకము లేనివాడను, నిష్కళంకుడను, పరమపురుషుడను, పరమాత్మను, పురాణ పురుషుడను, పరమపురుషుడను. పరావరోస్మ్యహం ప్రాజ్ఞః ప్రపంచోపశమోస్మ్యహం 99. పరామృతోస్మ్యహం పూర్ణః ప్రభురస్మి పురాతనః. పూర్ణానందకబోధోహం ప్రత్యేకకరసోస్మ్యహం 100. ప్రజ్ఞాతోహం ప్రశాంతోహం ప్రకాశః పరమేశ్వరః. 65. పరావరోస్మ్యహం ప్రాజ్ఞః ప్రపంచ ఉపశమోస్మ్యహం పరామృతోస్మ్యహం పూర్ణః ప్రభురస్మి పురాతనః పూర్ణానందైక బోధోహం ప్రత్యక్ ఏక రసోస్మ్యహం ప్రాజ్ఞాతోహం ప్రశాంతోహం ప్రకాశః పరమేశ్వరః. పరతత్వముచే ఆవరించబడువాడను, కేవల ప్రజ్ఞాస్వరూపుడను, పరాత్పరుడను, ప్రాజ్ఞుడను, నా పట్ల ప్రపంచము సర్వదా ఉపశమించినదైయున్నది. దృష్టాంతంగా ఒక కథ రచయిత అను ఎప్పుడో వ్రాసిన కథను ఇప్పుడొకసారి చదువుకుంటున్న తీరైనదిగా చూస్తూ ఉండటమే ఈ దృశ్యము. సర్వదా పూర్ణుడను, అందుచేత నాకు మార్పు కూర్పు చేర్పులు లేవు. మృత్యువుకు ఆవలగా ఉన్నవాడను, పురాతనుడను, సర్వమునకు ప్రభువును. ఎందుకంటే ఇదంతా నా ప్రభవము కాబట్టి ఇట్స్ ఓల్ మై ఓన్ అప్పియరెన్స్. ఈ జన్మ కర్మలు, జ్ఞాన అజ్ఞానములు, ఇవన్నీ నా ఆనందము నుండియే బయల్వెడలుచున్నాయి. పురా సర్వమునకు ఇతః పూర్వం ఆనంద ఏకబోధ స్వరూపుడను, ప్రత్యక్ కేవల ఏకరస స్వరూపుడను, కేవల ప్రజ్ఞాస్వరూపుడను, ప్రజ్ఞాప్రదర్శకుడను, ఆత్మస్వరూపుడనగు నేను పరమ ప్రశాంతుడను, సర్వత్రా ప్రకాశించువాడను, సర్వమునందు పరస్వరూపుడనే విస్తరించి ఉన్నవాడను, కాబట్టి పరమేశ్వరుడను. ఏకదా చింత్యమానోహం ద్వైతాద్వైత విలక్షణ 101. బుద్ధోహం భూతపాలోహం భారుపో భగవానహం. మహాజ్ఞేయో మహానస్మి మహాజ్ఞేయో మహేశ్వరః 102. విముక్తోహం విభురహం వరేణ్యో వ్యాపకోస్మ్యహం. 66. ఏకధా ఆచింత్యమానోహం ద్వైత అద్వైత విలక్షణః బుద్ధోహం భూతపాలోహం భారూపో భగవాన్ అహం. మహాదేవో మహాన్ అస్మి మహాజ్ఞేయో మహేశ్వరః. విముక్తోహం విభోహ అహం వరేణ్యో వ్యాపకోస్మ్యహం. ద్వైత అద్వైతముల కంటే విలక్షణుడను, ఏకస్వరూపుడనే విచారణచే తెలియవచ్చువాడను, కేవల బుద్ధి స్వరూపుడను, పంచభూతములచే నియమించబడువాడను కాను, పంచభూతములకు నియామకుడను, సర్వమును వెలిగించు వన్ హూ ఎన్లైటన్స్ భగవంతుడను, మహత్తరమగు అద్భుత స్వరూపుడను, దేవతలకే ఆత్మగా దేవదేవుడను, మహాదేవుడను, మహత్స్వరూపుడను, మహాజ్ఞేయుడను, మహేశ్వరుడను, సర్వము నుండి సర్వదా విముక్తుడను, విభుడను, సర్వులకు వరేణ్యుడను, సర్వవ్యాపకుడను. వైశ్వానరో వాసుదేవో విశ్వతశ్చక్షురస్మ్యహం 103. విశ్వాధికోహం విశదో విష్ణుర్విశ్వకృదస్మ్యహం. శుద్ధోస్మి శుక్రః శాంతోస్మి శాశ్వతోస్మి శివోస్మ్యహం 104. 67. వైశ్వానరో వాసుదేవో విశ్వతః చక్షురస్మ్యహం విశ్వాధికోహం విశదో విష్ణుః విశ్వకృదస్మ్యహం శుద్ధోస్మి శుక్రః శాంతోస్మి శాశ్వతోస్మి శివోస్మ్యహం వ్యష్టిని నేనే, సమిష్టిని నేనే. అందుచేత వైశ్వానరుడను వాసుదేవుడను కూడా, విశ్వమునకు దర్శనుడను, విశ్వమంతా చక్షువులు కలవాడను, నా యొక్క విశదీకరణ రూపమే ద ఎక్స్ప్లానటరీ ఫోర్మ్ ఆఫ్ వోట్ ఐ ఆమ్. ఈ జగత్తు, ఈ విశ్వము, ఈ విధంగా ఈ విశ్వమునకు ఆవల అధిగమించినవాడనే ఉన్నాను. విశ్వనిర్మాతను విశ్వకృత్, విశ్వముగా వ్యాపించినవాడను విష్ణు. శుద్ధుడను, శాంతుడను, శుద్ధ నిర్మలత్వములకు కూడా ఆవల అంతః ఉన్నవాడను, శాశ్వతుడను, శుభ సుఖస్వరూపుడను, శివోస్మి. సర్వభూతాంతరాత్మహమహమస్మి సనాతనః. అహం సకృద్విభాతోస్మి స్వే మహిన్ని సదాస్థితః. 105-68. సర్వభూతాంతరాత్మాహం. అహమస్మి సనాతనః. అహం సకృత్ విభాతోస్మి స్వే మహిమ్ని సదాస్థితః. నాటక రచయితే నాటక పాత్రలకు ముందే ఉత్పత్తి స్థానమే సర్వపాత్రల స్వభావముల సంఘటనలకు అంతరాత్మగా అగుచున్నట్లుగా నేనే సర్వజీవుల అంతరాత్మను, సనాతనుడను, జగత్ కార్యకర్తను, సకృత్, విశ్వముగా కనిపిస్తూ జగత్తుగా ప్రకాశించుచున్నది నేనే. ఇదంతా సదా నా యొక్క మహిమగా నాయందే సంస్థితమయ్యున్నది. సర్వాంతరః స్వయంజ్యోతయః సర్వాధిపతిరస్మ్యహం. సర్వభూతాధివాసోహం సర్వవ్యాపీ స్వరాడహం. 106. సమస్తసాక్షి సర్వాత్మా సర్వభూతగుహాసేహ. 69. సర్వాంతరః స్వయంజ్యోతయః సర్వాధిపతిరస్మ్యహం. సర్వభూతాధివాసోహం సర్వవ్యాపీ స్వరాడహం. సమస్తసాక్షి సర్వాత్మా సర్వభూతగుహాసేహ. సర్వమునకు అంతరుడు, స్వయం జ్యోతి స్వరూపుడను, సర్వమునకు అధిపతిని, సర్వజీవులయందు అధివాసుడను, సర్వవ్యాపిని, విశ్వవిరాట్ను, విశ్వమంతా నా విస్తార సంప్రదర్శన రూపమే, సమస్తమునకు సాక్షిని, సర్వమునకు ఆత్మను, సర్వజీవుల హృదయగుహలలో ఆశయ స్వరూపుడనై ఉన్నది నేనే. సర్వభూత ఆశయస్థితః. సర్వేంద్రియగుణభాస సర్వేంద్రియ వివర్జిత. 107. స్థానత్రయ వ్యతీతోహం సర్వానుగ్రాహకోస్మ్యహం. సచ్చిదానంద పూర్ణాత్మా సర్వప్రేమాస్పదోస్మ్యహం. 108. సచ్చిదానందమాత్రోహం స్వప్రకాశోస్మి చిద్ఘనః. 70. సర్వేంద్రియం గుణాభాసః సర్వేంద్రియ వివర్జితః స్థానత్రయ వ్యతీతోహం సర్వానుగ్రాహకోస్మ్యహం. సచ్చిదానంద పూర్ణాత్మా సర్వప్రేమాస్పదోస్మ్యహం. సచ్చిత్ ఆనందమాత్రోహం స్వప్రకాశోస్మి చిద్ఘనః. సర్వేంద్రియములందు వాటి వాటి గుణ స్వభావ అనుభవరూపములందు భాసించుచున్నట్టిది దాట్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ నేనే. ఇంద్రియములలో ప్రకాశిస్తూ కూడా ఇంద్రియరహితుడనే అయి ఉన్నాను. సర్వేంద్రియ వివర్జితుడను, ఇహపరపరాత్పరములకు భూస్వర్గపాతాళ లోకములకు వేరైనవాడను. త్రిస్థానములు నా యొక్క అనుగ్రహముచేతనే ఉనికి ప్రదర్శనము కలిగి ఉన్నాయి. సచ్చితానందములతో కూడుకొని ఉన్న నేను సర్వదా పూర్ణుడను. సర్వమునకు ఆత్మనే ఉండటం చేత సర్వప్రేమాస్పదుడను, కేవల సత్ చిత్ ఆనందమాత్రుడను కూడా. నన్ను మరొకటేదీ ప్రకాశింపజేయటం లేదు. స్వయం ప్రకాశమాత్రుడను, చిద్ఘనుడను, సత్వస్వరూప సన్మాత్ర సిద్ధ సర్వాత్మకోస్మ్యహం. 109. సర్వాధిష్ఠాన సన్మాత్ర స్వాత్మబంధహరోస్మ్యహం. సర్వగ్రాసోస్మ్యహం సర్వద్రష్ట సర్వానుభూరహం 110. ఏవం యో వేద తత్వేన స వై పురుష ఉచ్యత ఇత్యుపనిషత్. 71. సత్వస్వరూపః చిన్మాత్ర సిద్ధః సర్వాత్మకోస్మ్యహం సర్వాధిష్ఠాన చిన్మాత్రః స్వాత్మబంధ హరోస్మ్యహం సర్వగ్రాసోస్మ్యహం సర్వద్రష్ట సర్వానుభూః అహం. యే చ బ్రహ్మవిదః సిద్ధాః సర్వ ఏవం పదంతి హి ఏవం యో వేద తత్వేన స వై పురుష ఉచ్యతే. సత్వ కేవల సత్ స్వరూపుడను చిన్మాత్రుడను సర్వము నా పట్ల సిద్ధించియే ఉన్నట్టివాడను సర్వాత్మకుడను ఆభరణములన్నిటికీ బంగారమే అధిష్టానము అయి ఉన్న తీరుగా సర్వమునకు అధిష్టాన చిన్మాత్ర స్వరూపుడను నా బంధమును హరించువాడను నేనే. సర్వమునకు అనుభవరూపకముగా గ్రాసము అన్నము అనుభవించబడుచున్నది నేనే. సర్వమునకు కేవల ద్రష్టను అనుభవముగా పొందబడుచున్న ఈ సర్వము నేనే. బ్రహ్మమును సిద్ధించుకున్న బ్రహ్మవేత్తల పలుకులే ఇవి. వారు ఎలుగెత్తి చెప్పుచున్న మన యొక్క స్వస్వరూప నిర్వచన వివరములే ఇవన్నీ. ఎవరు ఈ బ్రహ్మవిద్యను తత్వార్థంగా తెలుసుకొనుచున్నారో వారే పురుషుడు అను శబ్దార్థము పుణికిపుచ్చుకున్నవారుగుచున్నారు. ఇతి బ్రహ్మవిద్యోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.